విజ్ఞాన శాస్త్రంతో వినోదాలు పుస్తకం 6వ భాగం. వాన మరొక ముఖ్యమైన పని చేస్తుంది. నీటిలో మట్టి, రాళ్లలోని అనేక పదార్థాలు కరిగి మొక్కల వేళ్ల దాకా చేరుతుంది. ఒక గ్లాసు నీటిలో కొంత ఉప్పు వేసి బాగా కలిగిపెట్టండి. కొంచెం సేపటికి ఉప్పు మొత్తం కనబడకుండా నీళ్ళల్లో కరిగిపోతుంది. నీళ్లు తాగితే ఉప్పగా ఉంటాయి. సముద్రం నీళ్లు కూడా ఉప్పగా ఉంటాయి. ఒక వెడల్పాటి పళ్ళెంలో నీళ్లు పోసి దాన్ని బయట ఎండలో కొన్ని రోజుల పాటు ఉంచండి. కొన్ని రోజుల తరువాత పళ్ళెంలో నీళ్లు ఉండవు. మరి పళ్ళెంలో నీళ్లు ఏమైనట్లు? ఇప్పటి వరకు మనం చూడగలిగి మన చుట్టుపక్కల ఉండే వస్తువులను చూసాం. ఇవి మనుషులు, జంతువులు, చెట్లు, మొక్కలు, అన్నం, నీళ్లు. మనం భూమి మీద రాళ్లను, మట్టిని కూడా చూడవచ్చు. రాళ్ళు పొడిపొడిగా అయ్యి మట్టిగా మారుతాయి. మట్టిలో రాళ్ల పొడే కాకుండా సూక్ష్మజీవులు, చనిపోయిన మొక్కలు, ఇతర ప్రాణులు ఉంటాయి. మనం చూడలేని వాటి గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం. వాటి ప్రభావం ఇతర వస్తువులపై ఉండటం ద్వారా ఇవి ఉన్నాయని మనకు తెలుసు. పుస్తకంలోని భాగాన్ని లాగుడు, తోపుడు అందాం. వీటిని మనం నేరుగా చూడలేం, కానీ ఇవి ఇతర వస్తువులను లాగుతాయి, తోస్తాయి, అవి కదిలేలా చేస్తాయి. మన చుట్టుపక్కల ఉన్న వాటిల్లో బాగా తోసేది గాలి. దానిని మనం చూడలేం, కానీ గాలి వల్ల కదిలే వస్తువులను మనం చూడగలం. దుమ్ము, ఆకులు, చిన్న కొమ్మలు, జెండ, తీగ మీద ఆరేసిన బట్టలు. గాలి బాగా ఎక్కువగా వీస్తున్నప్పుడు దానిని మనం స్వయంగా తెలుసుకోగలుగుతాం. ఈ గాలి దేనితో తయారయ్యింది? నిజానికి గాలి అన్నది వివిధ వాయువుల మిశ్రమం. మనం వాయువుని చూడలేం, కానీ అది ఉందని తెలుసుకోగలం. ప్రపంచంలోని ప్రతి పదార్థం ఘనరూపం, ద్రవరూపం, కాదంటే వాయు రూపంలో ఉంటుంది. వాటిని వేడి చేసో, చల్లపరిచో, ఒత్తిడికి గురి చేసో ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్చవచ్చు. వాయువుకి కూడా బరువు ఉంటుంది. అది కొంత ప్రదేశాన్ని కూడా ఆక్రమిస్తుంది. గాలి నిండిన ఫుట్బాల్ గాలి లేని ఫుట్బాల్ కంటే బరువుగా ఉంటుంది. ఇప్పుడు గాలి కొంత ప్రాంతాన్ని ఆక్రమించడం చూద్దాం. ఒక బకెట్లోకి నీళ్లు తీసుకోండి. ఒక ఖాళీ గ్లాసును తిరిగేసి దానిని ఒక్కసారిగా బకెట్లో ముంచండి. గాలి గ్లాసులోని ప్రాంతాన్ని ఆక్రమించి నీటిని నెడుతూ ఉంటుంది. అందుకే గ్లాసులోకి నీళ్లు వెళ్ళవు. గ్లాసు మూతిని పైకి ఉంచి బకెట్లో ముంచితే గ్లాసు నిండా నీళ్లు చేరి అది బకెట్లో మునిగిపోతుంది. మీరు ఇంట్లో ఉన్నప్పుడు నాలుగు వైపులా గాలి ఒత్తిడి సమానంగా ఉంటుంది. ఈ కారణంగా మీకు గాలి ఒత్తిడి తెలియదు.